लोटे ढंक चलाना, ढोल की जैसा ना बेटो टंक चलाना, टना ना टंक चले, टना ना टंक चले, टना ना टंक चलो ना, ए टना ना टंक चले, टना ना टंक चले, टना ना टंक चलो ना। నల్లరేగడి పండిస్తా కళ్ళు చెదిరిపోయేలా నీ కళ్ళం మొత్తం నింపేస్తా, చక చక చక నీ భూమి టంక చల్లొన్నా, కచక చక చదున్నేస్తా టంక చల్లొన్నా, హై ఒక్కసారి సాగు చేస్తే టంక చల్లొన్నా, ఇంకా వదిలయ్యవు నా దోస్తి టంక చల్లొన్నా, టనా టంక చల్లో, టనా టంక చల్లో, టనా టంక చల్లొన్నా, టంక చల్లో, టనా టంక చల్లో, టనా चलो टनाना टंक, चलो टनाना टंक, चलो ना टनाना टंक, चलो टनाना टंक, चलो टनाना टंक, चलो ना।